అయం సయమన్నవోరేత జ్యేష్ఠేజో భానభర్ణూనా పరిజేది పరివీతో విభావాో భానభర్విభావాజస్ర ఆయో ఇవాజ సఖ్యాతిభ్యోపాలిహృతో అద్యోన సప్తీ ఈశేయో విశ్వశ్రాదేవీ తేదీశే విశ్వాజోర్షోష్ట ఆయస్మిన్ మనాహరీం యజ్ఞావరిష్టరథస్కబ్నాది సూషై సూషేభిర్మృతోషాణో అర్కైర్దేవాంగారి మంద్రో దాసజుక్వాయుక్షరస్కం విశ్వ అగ్నిరాజీభక్తి దేవాన్ సముస్రామింద్రంగేర్భిర్నమోభిరాకృణుధ్వం ఆయం విప్రాసో మతిభిర్గృణంతి జాతవేదసం జుక్వం సహారా సంయస్మిన్ విశ్వాపసో నిజగ్మర్వాజేనా స్వాసప్తీమందే వై అస్మే భూతీరింద్రవాతమార్వాదీనా అగ్నాగ్రేణుష్ అధాజ్ఞే బ్రహ్మాజ్ఞానో హవ్యో బూత దేవాసో అంకేత మాజన్నధాబద్ధంత ప్రతమాసూమా స్వస్తినో దివో అగ్నే పృథివ్యా విశ్వాజద్ధేహి యజథాయదేవ సదేమహితవదస్మ ప్రకేతైరుష్యాద గురుభిర్దేవ సంసై ఇమాగ్నే మతయస్తుభ్యం జాతా గోభిరస్వైరభిగ్రీడంతి రాధా యదాత్తో అనుభోగమానడ్వసోదానో మతిభిస్తుజాత అగ్నిం మన్యే పితరమగ్నిమాభిమగ్నిం భ్రాతరం సదమిత్రఖాయం అగ్నేరనేకం బృహతస్తవర్యం దివి శుక్రం జతం సూర్యశ్చ సిద్ధాగ్నేధియో అస్మే ధనుత్రీయంత్రాయ సేతమహానిత్యాహోత ఋషావాసరోహితస్వపురక్షుర్జుభిరస్మాహర్వామస్తు జుభిర్హితం మిత్రమేవ ప్రయోగం రత్నమృత్యుజమధ్వరస్ జాతం బాహుభ్యామగ్నిమాజభోజనంత విక్షోతారంజ్ఞాదయంత స్వయం జస్వ దివిదేవ దేవాన్వింతే పాకృణవద ప్రజేత యథాయజ ఋతుభిర్దేవదేవాజస్వ సన్వం సుజాత భవానో అగ్నే విశోత గోపా భవజస్కృతుతమో వజోధా స్వాదనస్వమహో హవ్యతాంద్రాస్వోదనస్తన్వో అప్రాయుచ్చన్ ృహతాగ్నిరారోదీవృషభోరీతి ఇవ శిలందాముపస్తే మహిళోపాబద్ధ మోదగర్భో వృషభక్రగుద్మానశ్రేమాత్సీమారావీర సదేవతాద్యుద్యతాని విన్వాంతిక్షలేడు ప్రథమో జీగాతి ఆయోర్ధారం విత్రోరధాన్యరేధిరేతో అన్నా అద్యపద్మన్నరుషీరస్వ బుద్ధ్రాతనౌ ధన్వోజుషంత ఉషవోషో హివసో అగ్రమే విశ్వం జమయోరభవో విభావాయ సప్తే పదాని జనయన్ మిత్రం తన్వే క్షుర్మహరస్య గోపా భువో వరుణోజృతాయేది భువో అపాన్నపాజాతవేదో భువో దూతోజస్య హవ్యం విజోషః భువో యజ్ఞశ్చ నేతాయత్రా నియద్భిస్తివాభిః దివిమోర్ధానం లభితే స్వర్షాం జిహ్వామగ్నే చకృతే హవ్యమాహం అసత్రతక్రతో నా భవ్రే అందరిచ్చీజిం పితురే వై పరస్ సదస్యమాన పిత్రోరుపస్థేజామిబ్రూపాన ఆయుధాని వేతి సపిత్ర్యాణ్యాయుధాని విద్వానింద్రేత ఆప్యో అభ్యయుధ్యత్ శ్రీరాణం భర్తరస్మిన్ జఘన్వాన్ భూదేంద్రబుదిలక్షం తమోజో మాభిధత్సత్వధర్మన్యమానం విశ్వరూపస్య గోనా వాచక్రాణస్త్రీణి శీర్షాపరావర్గ ఆహోరిష్టామయో భువస్థాన భూర్జేతధాతన మహేరణాయచక్షసే యోగ శివత మోనసస్తస్య భాజయతేహనా ఉషదీరివ మాతరా తస్మారంగమామ భోజస్య క్షయాయజిన్వాస ఆవో జనజ సా జన షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతున ఈశానావార్యాయంతీస్తర్షణీనా అపోజామి భేదజం వత్సు మేధోమో అబ్రవీదంతర్విశ్వాని భేదజ అగ్నిం చ విశ్వసంభువం ఆప ప్రణీతభేషజం వరో సంతన్వే ఏ మమ జ్యోక్తూర్యం సృజే ఇదమాపప్రవాహతయత్కించురితం మయి యద్వాహమభిద్రోహయద్వా శేపపుదాన్వేతం ఆపో అద్యాన్వాచారిషం వసే దసమాగస్మహి అయస్వానగ్నాగాయితం మాసం శ్రేజవచ్చరసా సహసృషే సదపసోది భానక్తంచ సహసృషీ వరేణ్యక్రదోరహమాదేవీరవసే హుమే ఓజిత్సకాయం సఖ్యావృత్యాం తిరః పురోచిరన్నమం జగన్వాన్ విదుర్న పాతమాదీత భేదాధిక్షమి ప్రసరం దీర్ఘానఖ్యం వచ్చేతత్సలక్ష్మాయద్విషూ రూపాభవాది మహత్సూత్రాసో అసూరస్ వీరాదివో ధర్తారవర్భియాపలిఖ్యం ఉదం దీఘాతే అమృతాసేతేకస్యజ సంవత్స నిజేమోమనసిధాయస్తేజన్యుపతిస్తన్వా అమావీవిశ్యాగద్ధనూనమృతావదంతో అన్వేషం రథేమ గంధర్వో అప్సూర్యాచయోషాదా నోనాభిః పరమం చామి తన్నౌ గర్భేణ నౌ జనితా సంపాదీ గర్భే వస్తుష్టా సవితా విశ్వరూపః ప్రవీణం వ్రతాభస్ పృథివీ ఉత్యో అేద ప్రథమశాన్నకీంద్రదర్శక ప్రవోచత్ ప్రియేత్రవరోణ్యధామ్రవహోదీచ్యామస్ మాయమ్యా అంకామాగం సమానేయో నో సహదేయాయ ే తన్నృద్యాచిద్రుహే వరచ్యే చక్రాష్టం నిమిషం చేసేతరంతి అన్యే నమదాహనో జాహిపూజం తేనృహరచ్యే చక్రా రాత్రీభిరస్మాహర్దసేత్సూర్యక్షుర్ముహురన్వీమీయాత్ ేషివ్యాగాతబంధూర్యమస్యాదామి ఆఘాతాగచ్చానుత్తరాజుగాయత్రామయన్నదామి ఉపర్భర్భృగిషభాయ బాహుమన్యమిస్వసుభేపతింభ్రాదాసద్యనాథం భవాదిస్వసాయన్ నిర్వేదం నిగచ్చాత్ కామూత భక్వే ఏత రద్రవామి తన్వామే తన్వా అంశం పీవృద్ధి నవాహూతే తన్వా తన్వా అంశం పవృచ్చాం పాపమాహుర్యస్వదారం నిగచ్చాత్ అన్యేనాత్రముదః కల్పయ సనదేభ్యాదాసుభగేవ్యేతత్ వసోపదాసియమనైవ దేవనో హృదయం చావిదామ అన్యాకిలత్వాం కక్షేవ యుక్తం పరిష్మజాతేన పూజేవ వృక్షం అన్యమూలత్వం యం యన్యమృత్వాం పరిష్మజాతేన పూజేవ వృక్షం తనస్య భాత్వం మన ఇచ్చార భాతమాధాగణష్ట సంవిధం సుభద్రాం ృషాృష్టేదుహేదోహదివరాభ్యుందరేరవరు నోజసా ధియాతయజ్ఞయోజదు యజ్ఞయాంగ్రదూన్ రపద్గం ధర్వీరప్యాజయోషణానదస్య రాజే పరీపాతు మే మనాః జిష్టస్య మధ్యే అధిర్నిధాతు నోభ్రాదానోజ్యేష్ట ప్రథమో విమోచతి సోజిన్ను భద్రాక్షుమధీయసస్వత్యుషావూవాసమన భేస్వర్వతి దీముసంత ముసతమనుక్రతో మధ్యం హోదారం విదధాయీజానన్ అదత్యం సత్సం విధ్వం విలక్షణం విరాభరది విదస్యేనో అధ్వరే యదీవిశో వృణతే దస్మమార్యా అగ్నిం భోదారమధీరజాయత సదాన్వోజమాధే బహుష్య దేహోత్రాభిరగ్నే మనోరస్వధ్వర విప్రస్య వాజచ్చ సమానముఖ్యాజం సవాపయాతి భూరిభిః వీరయ పితరాజారాభగమయక్షతి హర్యతో హృత్తయిష్యతి విభక్తిబన్నిస్వపశ్యతే మఖస్తభిష్యతే అసూరోపేపతేపతి యస్తే అగ్నే సుమతిం మత్సో అక్షసహదస్సూనో అధిత ప్రసన్నే యషం దధానో పరమానో అశ్వైరాదద్యుమాన్ భూటదిజ్యూన్ యదగ్నయేషా సుమీతిర్భవాది దేవీ దేవేషు యజతా జయదత్ర నరత్రాజయద్విభజాదిస్వధామో భాగం నో అత్ర వసూమంతం వీతాత్ శృధీనో అగ్నే దదానే దదస్థే యుక్ష్వారదమృతశ్చద్రభిత్నం ఆనో వహనో దీరేవ పుత్రేమాగిర్దేవా నామ భూరిహస్యా రక్షామా ప్రసమేతేనాభిశ్రావే భవత సత్యవాచా దేవోజన్మత్తాన్యజతాయ కృణ్వంసి దద్ధోదా సత్యం స్వమసంజన్ దేవో దేవాన్ పరిభోర్హానోహం ప్రథమస్తి జిత్వాన్ భూమలే తస్వమిధాభారీకో మంత్రో దానిత్యో వాచాయజీయాన్ స్వారుదేవ్యామృతం యజీకో రతో జాతాసో ధారయంత పుర్వీ విశ్వే దేవాయజర్గర్ధృహేయజేనీ దివ్యం ఘతం వా అర్చామి మాం వర్ధాయాపో ఘతస్మోజ్జావా భూమిృతం రోదీ మే అహాయజ్జావోనీతిమజన్మధ్వానోరత్ర పితరాజాగృహేకస్రాజం వ్రతం చాగ్రమాకో వివేద ఇత్రిద్ష్మాజురాణో దేవాన్ శ్లోకో నాతామవిజో అస్తి దుర్మన్వత్రామృత నామ సలక్ష్మాయద్విషూరోపాభవాది శ్రమశ్రయో మనవాదే సుమన్వద్వేదమృష్టభాష్య ప్రయుచ్చన్ యస్మిన్ దేవాదిదసే మాదయం దే విదస్వదస్వదానే ధారయం దే జ్యోతిరసర్వాస్యాన్పరిజ్యోతని చాలతో అజస్రా యస్మిన్ దేవామన్నాని సంచలం చీచ్యేమయమస్ విద్మోరోత్రాదీతిరణాగాం సవిత దేవో వరుణాయ వోచతే శ్రుధీరో అగ్నే సదనే సదస్తే యుక్ష్వామృతస్తం ఆనో వరోదసి దేవపుత్రే మాగద్దేవానామపూరికస్యాజేవాం నమోభిర్విశ్లోకాయేతు పథ్యే మధూరే శృణ్వంత విశ్వే అమృతస్ పుత్రాయే ధామాని దివ్యాని తస్తు జిమేయీ భయత మానేయదైతం ప్రవాహం భరన్మానూషాదే భయంతా ఆధీతం సో లోకం విదానే స్వాదస్తే భవదమిందవేన పంచపదాని రూపోహన్వరోహం చతుష్పదీమన్వే బిభ్రదేన అక్షరేణ ప్రతిమృతరాభావీసంపూనామి ేభ్యమృణీత వృత్యం ప్రజాయైకమృతం నావృణీత బృహస్పతి యజ్ఞమాజన్మదర్శి ప్రియాంజమస్తారీరేజీక్షే మృత్వే మిత్రే భూత్వాప్యీవతం మృతం ఉభేయస్ోభయస్ రాజస ఉభేయేతే ఉభయస్ పుష్యత ప్రవసో మహీరో బభుభ్య పంథామనవస్వసానం వైవస్వతం సంగమానం జనానాం రాజానం హవిషాదువస్యమో రాధమో వివేదనైరారవ్యో జలప్రభర్తబాహు పూర్వే పితర పదేజురేనాస్వాహీకవ్యైర్యమో అంగీరోర్బృహస్పతిర్వృక్వాభిర్వాధానృథివ్యేతేవాన్వాహాన్యే ీరాంగీరోంద్రాకవిదస్వాహం వేలారాజం కవిడా మాదయస్వ అంగీరోజ్ఞే భర్యమా వై రూపైరిహ మాదయస్వ శివస్వంతంభువేల పిలాస్మిన్ అంగీరదోన పితరో నవద్భావసర్వాణోభిగవస్వ్యాసాం సోమతో యజ్ఞామీ భద్రేదో మనసే పూర్వేభ్యూర్వే పితర పదేయోధయామదంతాయమశ్చాదివరుణం దేవం సంగస్వృతృభిస్తం పరమే భద్రం పునరస్తమే సంగస్వ సువర్చాపేదీతమి సత్పదాస్మాేతం పితరో లోకమక్రన్ అహోభిరద్భిరక్తభిర్వ్యాక్తం జమోదాత్యవసానామస్మై అరిద్రవతారమేలౌ స్వానౌ చతుర్భక్షౌ సభలౌ సాధునా తథా అథాభిరేంతు విరతాంగుమేహియమేనయే సమాదం వదంతి లౌదే స్వానౌ యమరక్షితారౌ చతుర్భక్షౌ కాధిరక్షే విచక్షాదౌ తాభ్యామేనం వరీదేహి రాజన్ స్వస్తిమీవేహిదృపాదం బలో యమస్ దూతౌ చోచనాస్మభ్యం ధృతజేయపునద్ధావసు మధ్యేహ భద్రం యమాయ ఘతవద్ధవిర్జుమోద ప్రచతిష్ట సనో దేవేష్వాయ మద్దీర్ఘమాయ ప్రజీవతే యమాయ మధూమత్తమం రాజ్ఞే హవ్యం జుహోదన ఇదన్న మరిభ్య పూర్వదేభ్య పూర్వేభ్య ప్రతిగృద్భ్యగదృగే పదగిదుర్వీరే కవిద్రుహద్ విష్ణుగాయత్రీయందర్భాయ మహాహీరామరముత్పరాన్మధ్యమా పితర సోమ్యాతీవ్రకారేణ్యాసేవందరో ఇదం విశుద్ధ్యో నమో అస్మద్దే పూర్వా సోజముపరాజయీయు ేవాత్తిషత్తూనం సో విదరాదుభిక్షు ఆరం సో విదత్తాంగమిక్రమానంద విష్ణో సుధయా భజంతమిత్తస్త ఇహాగమిత్తర్వాజాయుషధ్వం సాధంద్రమేనా సంయోరపోదాత ఉపాహూత పితర సోమ్యాదో బలిభిష్యేషు ప్రియేషు తారమంతు ఆచారాలో దక్షిణతో నిరేమం యజ్ఞమీ గవిష్యే ఆయుక్తవితరస్వాగపురుషదాగరామ ఆదీనాథో అరుణీనాయ్య పితరస్తవస్వ ప్రయచ్చతయోర్జం దాత ఏన పూర్వే పితర సోమ్యాదో నో హిరేమీతం వసిష్టా ఏభిర్యమస్తం ప్రధానో హవీం శుషం సద్భి ప్రతి కామవస్తు ఏదేహమానాహోస్తోమదారో అర్థై ఆయుర్వాం సద్యై కర్యై పితృభిర్గర్భ సద్భి ఏదోహిరేంద్రేణేవై అత్రాహవీం విప్రజాని ప్రతిష్టం సర్వీరం దాతన త్వమగ్నీతోజాతమేషోవాఢ్యవ్యాలీ పితృభ్య స్వతజాతే అక్షన్నధ్యం దేవ్రజాహవీంసి విద్మయాంగోజల ప్ర విద్మా అనగ్నిదగ్ధ్రామధ్యే దివస్వదయా మాదయంతేభిస్వరాలసూనీతి మేధాం తందం కల్పయస్వ మైనామగ్నేమిదహోమాభిశోచోపాశ్రద్ధం చిక్షిపోమాశరీరం యథాశ్రుతం ప్రణవో జాతభేదోధే మేనం ప్రహీరుదాగృద్ధా శ్రుతం జరాకరసి జాతభేదోధే మేఘం పరీగత్తాద్గృద్ధా యథాగచ్చాత్యసూనీతి మేతామసా దేవానాం వశనిర్భవాది సూర్యంతక్షుర్గచ్చతు వాతమాత్మాద్యాం చ గచ్చ పృథివీం చ ధర్మణా అమోవాగచ్చయత్రేహి నమోధీర ప్రతిష్టాశరీరై అచో భాగస్తాతం దాపస్వతం దే జ్యోతిస్తాపస్వతం దే అద్భి దివాన్వో జాతమే దాభిర్మహీనం సుకృతావలోకం అవజపురారక్తేజస్తాభూతాధీ ఆయుర్వదాగుపేదేస్వంగేదేష్ట్రాహ్మణాభిభేద అగ్నేర్మపరిగోభిర్జయస్వరంభ్రోన్నుష్మేద ేర్వాదర్భిక్షం పర్యంకయాదేతం విజిష్మర ప్రియో దేవానాముత సోమ్యానాయస్తస్వామాదయంతే ప్రవ్యాదమద్యం రహీణోమి దూరం జమరాజ్యో గచ్చి ప్రవాహ ఇహైవాయమిదేభ్యోహజం వాహదు ప్రజానన్యోగ్నిక్రమ్యాత్రిహమిమంబిందరేదం సంఘరామిదృజ్ఞానేవం సర్వమిన్వాత్పరమే జో అగ్నిక్రమ వ్యవహన పితృవృధా ేదోభ్యాభ్యసంతస్వామీధీమహి ఉదన్నోషాహిరే సమరహస్తమునిర్వాహమ్రోహదుపాకదూర్వాగా శీతికాపతిహ్లాజీకాపతి మండోగ్యాజిమం స్వా అగ్నిర్భయ్రేవాదంగ్రేణోదీలం విశ్వంభువారం సమేతి యమస్ మాతామోజాజాస్వోనాథ ేభ్య పరీదత్తిగ్రద్భ్యోగ్రిర్దేభ్యస్విద్రేభ్య ఆయుర్విస్తాయపరీపాదయిపాదప్రపాసే పురస్తాదే సుకృతోయత్రేయస్తాదేవస్థాదు పూషేమాదాను మేదర్భాసో అస్మాన్ అభయత మేడతి అగ్రే సర్వీరో ప్రయుచ్చన్ పురలే ప్రజానన్ ప్రభాసే ప్రధామజనిష్టపూషా ప్రభాసే దివ ప్రభాసే పృథివ్యా ఉభే అభిప్రియత మే దశత్తే ఆసమనాజరది ప్రధానన్ సరస్వతీ దేవయంతోమంతే సరస్వతీ మధ్వరే తాజమానే సరస్వతీ సుకృతో అక్వయంత సరస్వతీ దాసుదేవాజ్యం దాత్ సరస్వతీయాసం సరస్వతీయస్వానమేవాయుధాదేక్షరస్వతీయక్షిణాయజ్ఞమాభిరక్షమానాహస్రాఘ్నమిరోత్రభాగం రాజస్పోషం జిరమానే హృదేహి ఆపో అస్మాన్ మాతరస్వృంధయంతృతేనాపునంతు హే స్వేత్రం ప్రవహంతిభ్యస్విరాభూతలేమి నత్రస్కంద ప్రథమా నిమంజయో నిమనజ్చ పూర్వా నామ్యాజిమనో సంచరం తమ్ రత్సం జోహోమ్యను సప్తహోత్రాస్కందే అంసర్బాహుచ్యోతోధిగణాయాముపస్థాత్ అధ్వర్యోర్వాయ ఫలిత్రాత్తం దేవిమనసాపకృతం యత్తే దత్తస్కన్నో యత్తే అంసురవశ్చయ పరసృజ అయం దేవో బృహస్పతి సంతం సింజదుగాధతే పయస్వతీరోషధయ పయస్వం వామకం వచాః అవాం పయస్వతి త్వరస్తేన మాధవసుంధత పరం మృత్యో అనుపరే హిమంతాం యస్తే స్మైదరో దేవజానాత్ చక్షుష్మతే శృణ్వతే తే బ్రవీమిమాన ప్రజాంబోధ వీరాయ మృత్యోపదం యోపయం తోయతైతద్రాఘీయాయ ప్రతరం దానాప్యాయమానా ప్రజయాధనే శుద్ధా భూతా భవతయజ్ఞాత ఇమే దీవామృతైరావ వృత్రన్నభూద్భద్రా దేవభూతర్ణో అద్య రాంచోరామృతేహతాయ్రాఘీయాయ ప్రధరం దానా ఇమం దేవేభ్య పరిజిందామివైరాన్నుగాదపరో అర్థ మేతం శరం జీవంతు శరద పురోజీరందర్మృత్యుం దాం పర్వదేన యథాంజన పూర్వం ఫలం దివసృతవృతభ్యర్జంతి సాధు తానపూర్వమపరోజాత్యేవాధాతరాయోంకల్పయైషాం ఆరోహతాయుర్జరసం వృణానాన పూర్వం యతవాదాయ తిష్ట ఇహత్వష్టా సుజనీ వాసజోషా దీర్ఘమాయ కరతి జీవసేవ విమానాధవాీరాంజన సర్పిషా సంవీసంతు అనశ్రవోనైవాహనజతయో నిమగ్రే ఉదీష్మణ్యభిజీవలోకం గదాదు మేతముపదేహి అర్థగ్రాభస్తేదం వచ్చమభిసంబూత మృతాయమేపలాయత్రైవత్వం సువీరా విశ్వాస్మృతో అభివాతీర్దేవ ఉపదర్పమాతరం భూమి వేదామోగ్యత సంపృథివీం సుదేవా పూర్ణం వ్రతాయ వజర్దక్షిణామేపాదమిపస్థాస్వృథివిమాని బాధతాయరాజనాభ్యేనం భూమూర్మి ఉచ్చందమానా పృథివీ సుతిష్టదు సహస్రం మితౌ బహిస్వయం తాం తే ఘాతో ఘతస్తుతో భవంతు విశ్వాహాస్మై శరణాః సంవత్స ఉత్తే తభ్యామిర్భిరేం త్వత్పరేమం లోకం నిగతన్వో అహం రేషం ఏతాం సూనాం పితరో ధారయం దుతేత్రాయమస్సాదనాదేవినోతు ప్రతీతిభావాదమస్వంగ్రం అపి వాతమనా ేవీర్మేధారయతం రజం పునరేనా నివర్తయ పునరేనాూరు ఇంద్రేనా నియచ్చిరేనాపాజయతు పునరేతా నివర్తం తామస్మిన్ పుష్యం దుకోపాసౌ ఇహైవాధారేహ తిష్టదుజాదై సంజ్ఞానం యత్పరాజానం ఆవర్తనం వివర్తనం యోగోపాదితం భూవే యబుదారజ్జయానం యబుదారత్పరాజానం ఆవర్తనం వివర్తనమపి గోపానివర్తతాం ఆనివర్త నివర్తయ పునర్న ఇంద్రగాధేహి జీవాభిర్భునజామహై పరీవో విశ్వతో దధ ఊర్జాఘృతేన పయసా తే దేవాజ్ఞయాస్తే దయ్యాం ద్వేజంతున ఆనివర్తనవర్తయ నినివర్తనవర్తయ భూమ్యాశ్చతస్ర ప్రతిశస్తాభ్యాయేనానివర్తయ భద్రం నో అభివాదయమనాః అగ్నిమేనే భుజాంగమిష్టం సాధామిత్రం దుర్ధరీతుం యస్సదన్మన్ స్వా అరేణే సపర్యంతి మాతురుధాః యభారాగపణేనం భారాకేతుం వర్ధయంతి శ్రేణీరన్ హర్యోదిగాంగాతురే విప్రయదారద్విహోహంతాన్ కవిరభ్రంజీర్ధ్యానోరస్థాృద్వాయజ్ఞేన్వృదయేది సేమో హరిజ్ఞసృష్టిదశ గాతురేతి అగ్నిం దేవాసీమంతం జ్ఞాతాహందుయిషేగ్నిం పూర్వస్ దేవస్ అద్రే సూనుమాజుమాహుజేకే చాస్మదా విశ్వే భావాస్యుః అగ్నిం భవిషావద్ధం కృష్ణశ్వేతోషోయావో అస్య భ్రద్రహిద్రభుతసో లోచకస్వాన్ కిరణ్యరూపం జనీషాజరాన ఏవాతే అగ్నే విమతో మనీషామూర్జో నపాదమృతేభిస్తయోషా గిరావక్షస్సు మనీయానైరమూర్జం సుక్షితం విశ్వమాభాః ఆగ్నిన్నస్వృక్తిభిర్హోతారం ద్వావృణీమహే యజ్ఞాయస్తేర్న బలిహిడే విగోమదే శీలం వాకసోజిషం వివక్షతే ేభుమస్వంభంజస్వరాధసీమోమీర్వివక్షే ధర్మాన ఆసతే జుగోభిశ్చతిరీవ కృష్ణారూపాణ్యర్జునా విభోమదేవి స్వాధిశ్రియోధిషే వివక్షసే సహసావన్నమర్త్య తమానోవాజాతయే విభోమదే యజ్ఞేషు చిత్రమాభరా వివక్షసే అజ్ఞర్జాతో అధర్మణా విదగ్విశ్వాదికావ్యాః భువద్ధూతా వివస్వతో విభోమదే ప్రియోయమశ్లకాం నో వివక్షసే స్వాం యజ్ఞేష్వీరతేజ్ఞే ప్రయచ్చధ్వరే నికామ్యా విభోమదే విశ్వాదాధిధాతుషే వివక్షసే స్వాం యజ్ఞేష్ృత్విజం దారుమగ్నేషిరే ఘృతప్రదీకం మనోషో విభోమదే శుక్రం చేతిష్టమక్షభిర్వివక్షసే అగ్నే శుక్రేణ సోదిభోరుప్రాశయతే బృహత్ అభిక్రందం విషాయసే విభోమదే గర్భం దాదిషామిషు వివక్షసే కుభసృతైంద్ర కస్మిన్ నద్యజనే మిత్రో న శ్రూయతే ఋషీణాం వాయక్షయే గుహా వాచక్రేషే ఇలా ఇహశ్రుతైంద్రో అస్మే అద్యస్తమే వజ్రశీషమః నిత్రోనయోజనేష్వాయతక్రే అధామ్యాహోయత్పతి సమాసో అధామ్యా మహో నృందూతుని భర్తవజ్రస్వృష్టోపుత్రమేవ ప్రియమ్ స్వాదస్ దేవో దేవస్ వజ్రివ జగ్మస్తమత్యం ఆయింద్రవృక్షదే స్వాగం బ్రహ్మోద్యతమహే వర్షం యద్ధన్నమాయుషం అకర్మాదశ్యో అమంతురణ్యంద్రోహమాయుషన్వదాసంభయ ంద్రదూరూరైరుదత్తోదాదోగ్రహణి పూర్తయోనం దక్షోణయోయ్రహత్యేదయోర్వే దూరవ్రివ గుహాయీకీనాం నక్షత్రదవసా మక్షూదార ఇంద్రదారాక్షారేదూరవ్రివృష్ణంభయో జాతం విశ్వం సయావధి మాబుద్ధ్యైంద్రదూరవ్రీరస్మే భూవన్నభిష్టయ వయం వయం దాసాం సుమ్నేవ్రివ అస్మే రాద ఇంద్రదంతు సత్యాయం విద్యాభయాభూయోదేనూనాంగజ్రివ్రాయ్రదక్షిణిశ్వాయ్రదా జయామహేంద్రం వజ్రదక్షిణం హరీంద్రయామే విజయవస్ంద్రో మధే ృక్షాపచ్చేతమోక్ష్మోమిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగిరంగి దీర్ఘస్వసతి సోజన్న వ్యక్తిర్జోచ్యాంద్రశ్రో నిహరీతాభిప్రష్ణుతే అవేది శుక్షయం సుతే మధుసిద్ధో నా దివాదోజావనం ృణేమీమాజస్తీర్వాహోమంగయంద్రవిమదాజీలందోర్జంబులమోజనమినశ్చయోగోవాహే ఆయన్నేనాదచ్చాస్తవేంద్రవిమదస్తే ప్రమాదిం దేవత విమదస్తే సంతు సఖ్యాదివాణీ